సంచారాగపు సరిగమలో తొలి కలయికలు సాయంకాలపు తలి తలి ఊహల పక పకలో దూరే మీ రాగాల దూరే మీ శృతి కలిసిన సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో సాయంకాలపు చలి చలి ఊహల పక పకలో కనుల నడుమలో అలన సుడులు తిరిగలే పెదవి పెదవి తడుపులో మలకు మధువు తొలిపెలే తనువు తనువు కొడుకులో తమక మొదటి మెరిసెలే సంధ్యలో తారలాగా స్వప్నమైపోకుమా కన్నెలో సోయగాలు కంటితోని సరి సరి ఊహల పద పదేమీద శృతి కలిసిన సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలు సాయంకాలపు చలి చలి ఊహల పద పదలు కాలపు సరి సరి ఊహల పక పక